కృష్ణయజుర్వేద తైత్తిరీయ శాఖాయాం ప్రథమకాండే చతుర్థ ప్రపాఠకస్య ఘనపారాయణ ప్రారంభ. ఆదే దద ఆదే గ్రావా గ్రావా దద ఆదే గ్రావా గ్రావా గ్రావా దదే దదే గ్రావా హాస్యసి గ్రావా దదే దదే గ్రావాసి గ్రావాస్యసి గ్రావా గ్రావాస్యధర కృదధర కృదసి గ్రావా గ్రావాస్యధర కృదోస్యధ్వర కృదధ్వర కృదస్యస్యధ్వర కృద్దేవేభ్యో దేవేభ్యో అధ్వర కృదస్యస్యధ్వర కృద్దేవేభ్యః ధ్వర కృద్దేవేభ్యో దేవేభ్యో అధ్వర కృదధ్వర కృద్దేవేభ్యో గంభీరం గంభీరం దేవేభ్యో అధ్వర కృదధ్వర కృద్దేవేభ్యో గంభీరం అధ్వర కృదిత్యధ్వర కృత దేవేభ్యో గంభీరం గంభీరం దేవేభ్యో దేవేభ్యో గంభీరమిమమిమం గంభీరం దేవేభ్యో దేవేభ్యో గంభీరమిమం గంభీరమిమమిమం గంభీరం గంభీరమిమమధ్వరమధ్వరమిమం గంభీరం గంభీరమిమమధ్వరం ఇమమధ్వరమధ్వరమిమమిమమధ్వరం గృధి గృధ్యధ్వరమిమమిమమధ్వరం గృధి అధ్వరం గృధి గృధ్యధ్వరమధ్వరం గృధ్యుత్తమేనోత్తమేన గృధ్యధ్వరమధ్వరం గృధ్యుత్తమేనోత్తమేనోత్తమేన గృధి గృధ్యుత్తమేన పవినా పవినోత్తమేన గృధి గృధ్యుత్తమేన పవినా తమేన పవినా పవినోత్తమేనోత్తమేన పవినేంద్రాయేంద్రాయ పవినోత్తమేనోత్తమేన పవినేంద్రాయ తమేనేత్యుతు తమేనా పవినేంద్రాయేంద్రాయ పవినా పవినేంద్రాయ సోమగో సోమమింద్రాయ పవినా పవినేంద్రాయ సోమం ఇంద్రాయ సోమగుం సోమమింద్రాయేంద్రాయ సోమగుం సుషుతగుం సుషుతగుం సోమమింద్రాయేంద్రాయ సోమగుం సుషుతం సోమగుం సుషుతగుం సుషుతగుం సోమగుం సోమగుం సుషుతం మధుమంతం మధుమంతగుం సుషుతగుం సోమగుం సోమగుం సుషుతం మధుమంతం సుషుతం మధుమంతం మధుమంతగుం సుషుతగుం సుషుతం మధుమంతం పయస్వంతం పయస్వంతం మధుమంతగుం సుషుతగుం సుషుతం మధుమంతం పయస్వంతం సుషుతమితి సుషుతం మధుమంతం పయస్వంతం పయస్వంతం మధుమంతం మధుమంతం పయస్వంతం వృష్టివనిం వృష్టివనిం పయస్వంతం మధుమంతం మధుమంతం పయస్వంతం వృష్టివనిం మధుమంతమితి మధుమంతం పయస్వంతం వృష్టివనిం వృష్టివనిం పయస్వంతం పయస్వంతం వృష్టివనిమింద్రాయేంద్రాయ వృష్టివనిం పయస్వంతం పయస్వంతం వృష్టివనిమింద్రాయ వృష్టివనిమింద్రాయేంద్రాయ వృష్టివనిం వృష్టివనిమింద్రాయత్వాత్వేంద్రాయ వృష్టివనిం వృష్టివనిమింద్రాయత్వాష్టివనిమితి వృష్టివనింద్రాయత్వాత్వేంద్రాయేంద్రాయత్వా వృత్రఘ్నే వృత్రఘ్నేత్వేంద్రాయేంద్రాయత్వా వృత్రఘ్నే వృత్రఘ్నే వృత్రఘ్నే వృత్రఘ్న ఇంద్రాయేంద్రాయ వృత్రఘ్నే వృత్రఘ్న ఇంద్రాయ వృత్రఘ్న ఇంద్రాయేంద్రాయ వృత్రఘ్నే వృత్రఘ్న ఇంద్రాయత్వాత్వేంద్రాయ వృత్రఘ్నే వృత్రఘ్న ఇంద్రాయత్వాఘ్న ఇది వృత్రాఘ్నేంద్రాయత్వాత్వేంద్రాయేంద్రాయత్వా వృత్రతురే వృత్రతురేత్వేంద్రాయేంద్రాయత్వా వృత్రతురే వృత్రతురే వృత్రతురే త్వా వృత్రతుర ఇంద్రాయేంద్రాయ వృత్రతురే త్వా వృత్రతుర ఇంద్రాయ వృత్రతుర ఇంద్రాయేంద్రాయ వృత్రతురే వృత్రతుర ఇంద్రాయత్వాత్వేంద్రాయ వృత్రతురే వృత్రతుర ఇంద్రాయత్వాత్రతుర ఇది వృత్రాతురే ఇంద్రాయత్వాత్వేంద్రాయేంద్రాయత్వాభిమాదిఘ్నేభిమాదిఘ్నేత్వేంద్రాయేంద్రాయత్వాభిమాదిఘ్నే ఆభిమాదిఘ్నేభిమాదిఘ్నే త్వాభిమాదిఘ్న ఇంద్రాయాభిమాదిఘ్నేంద్రాయేంద్రాయాభిమాదిఘ్నేభిమాదిఘ్న ఇంద్రాయత్వాత్వేంద్రాయాభిమాదిఘ్నేభిమాదిఘ్న ఇంద్రాయత్వాభిమాదిఘ్నేభిమాదిఘ్నేత్వేంద్రాయత్వాదిత్యవత ఆదిత్యవతేత్వేంద్రాయేంద్రాయత్వాదిత్యవతే ఆదిత్యవత ఆదిత్యవతే త్వాదిత్యవత ఇంద్రాయేంద్రాయాదిత్యవతే త్వాదిత్యవత ఇంద్రాయ ఆదిత్యవత ఇంద్రాయేంద్రాయాదిత్యవ ఆదిత్యవత ఆదిత్యవత ఇంద్రాయత్వాత్రేంద్రాయాదిత్యవత ఆదిత్యవత ఇంద్రాయత్వాదిత్యవత ఇత్యాదిత్యవతే ఇంద్రాయత్వాత్రేంద్రాయేంద్రాయత్వా విశ్వదేవ్యావతే విశ్వదేవ్యావతేంద్రాయేంద్రాయత్వా విశ్వదేవ్యావతే స్వాత్ర స్వాత్ర విశ్వదేవ్యావతే త్వా విశ్వదేవ్యావతే స్వాత్ర విశ్వదేవ్యావతే స్వాత్ర స్వాత్ర విశ్వదేవ్యావతే విశ్వదేవ్యావతే స్వాత్రస్థస్థ స్వాత్ర విశ్వదేవ్యావతే విశ్వదేవ్యావతే స్వాత్రస్థ విశ్వదేవ్యావత ఇది విశ్వదేవ్యావతే స్వాత్రస్థస్థ స్వాత్ర స్వాస్థస్థ వృత్రదురో వృత్రదురస్థ స్వాత్ర స్వాత్రస్థ వృత్రదుర స్థవృత్రదురో వృత్రదురస్థస్థ వృత్రదురో రాధో గూర్త రాధో గూర్త వృత్రదురస్థస్థ వృత్రదురో రాధో గూర్త వృత్రదురో రాధో గూర్త రాధో గూర్త వృత్రదురో వృత్రదురో రాధో గూర్త అమృతస్యామృతస్య రాధో గూర్త వృత్రదురో వృత్రదురో రాధో గూర్త అమృతస్య వృత్రదుర ఇది వృత్రదుర రాధో గూర్త అమృతస్యామృతస్య రాధో గూర్త రాధో గూర్త అమృతస్య పత్నే పత్నీరమృతస్య రాధో గూర్త రాధో గూర్త అమృతస్య పత్నే రాధో గూర్త ఇది రాధ గూర్త అమృతస్య పత్నే పత్నీరమృతస్య అమృతస్య పత్నే స్థాస్తాః పత్నీరమృతస్య అమృతస్య పత్నే స్థాః స్థాస్తాః పత్నీ పత్నీ స్థా దేవీర్దేవీ స్థాః పత్నీ పత్నీ స్థా దేవీ దేవీర్దేవీ స్థాస్తా దేవీర్దేవత్రా దేవత్రా దేవీ స్థాస్తా దేవీర్దేవత్రా దేవీర్దేవత్రా దేవత్రా దేవీర్దేవీర్దేవత్రేమమిమం దేవత్రా దేవీర్దేవీర్దేవత్రేమం దేవత్రేమమిమం దేవత్రా దేవత్రేమం యజ్ఞం యజ్ఞమిమం దేవత్రా దేవత్రేమం యజ్ఞం దేవత్రేతి దేవాత్రా యజ్ఞం యజ్ఞమిమమిమం యజ్ఞం ధత్త ధత్త యజ్ఞమిమమిమం యజ్ఞం ధత్త యజ్ఞం ధత్త ధత్త యజ్ఞం యజ్ఞం ధత్తోపహూత ఉపహూత ధత్త యజ్ఞం యజ్ఞం ధత్తోపహూత ఉపహూత ఉపహూత ధత్త ధత్తోపహూత సోమస్య సోమస్యోపహూత ధత్త ధత్తోపహూత సోమస్య ఉపహూత సోమస్య సోమస్యోపహూత ఉపహూత సోమస్య పిబత పిబత సోమస్యోపహూత ఉపహూత సోమస్య పిబత ఉపహూత ఇత్యుపహూత సోమస్య పిబత పిబత సోమస్య సోమస్య పిబతోపహూత ఉపహూత పిబత సోమస్య సోమస్య పిబతోపహూత పిబతోపహూత ఉపహూత పిబత పిబతోపహూతో యుష్మాకం యుష్మాకముపహూత పిబత పిబతోపహూతో యుష్మాకం ఉపహూతో యుష్మాకం యుష్మాకముపహూత ఉపహూతో యుష్మాకగు సోమ సోమో యుష్మాకముపహూత ఉపహూతో యుష్మాకగు సోమ ఉపహూత ఇత్యుపహూత యుష్మాకగు సోమ సోమో యుష్మాకం యుష్మాకగు సోమ పిబత పిబత సోమో యుష్మాకం యుష్మాకగు సోమ పిబదు సోమ పిబత పిబత సోమ సోమ పిబత యద్యత్ పిబత సోమ సోమ పిబత యతు పిబత యద్యత్ పిబత పిబత యత్తేతే యత్ పిబత పిబత యత్తేతే యద్యత్తే సోమ సోమతే యద్యత్తే సోమ తే సోమ సోమతేతే సోమ దివి దివి సోమతేతే సోమ దివి సోమ దివి దివి సోమ సోమ దివి జ్యోతిర్ జ్యోతిర్దివి సోమ సోమ దివి జ్యోతి దివి జ్యోతిర్ జ్యోతిర్ దివి దివి జ్యోతిర్ యద్యత్ జ్యోతిర్ దివి దివి జ్యోతిర్ యత్ జ్యోతిర్ యద్యత్ జ్యోతిర్ జ్యోతిర్ యత్ పృథివ్యాం పృథివ్యాం యద్ జ్యోతిర్ జ్యోతిర్ యత్ పృథివ్యాం పృథివ్యాం పృథివ్యాం యద్యత్ పృథివ్యాం యద్యత్ పృథివ్యాం యద్యత్ పృథివ్యాం యత్ పృథివ్యాం యద్యత్ పృథివ్యాం పృథివ్యాం యదురావరౌ యత్ పృథివ్యాం పృథివ్యాం యదురౌ యదురావరౌ యద్యదురావంతరిక్షేంతరిక్ష ఉరౌ యద్యదురావంతరిక్షే ఉరావంతరిక్షేంతరిక్ష ఉరావురావంతరిక్షే తేన తేనాంతరిక్ష ఉరావురావంతరిక్షే తేనాంతరిక్షేతేన తేనాంతరిక్షేంతరిక్షే తేనాస్మా అస్మై తేనాంతరిక్షేంతరిక్షే తేనాస్మై తేనాస్మా అస్మై తేన తేనాస్మై యజమానాయ యజమానాయాస్మై తేన తేనాస్మై యజమానాయాస్మై యజమానాయ యజమానాయాస్మా అస్మై యజమానాయోరు యజమానాయాస్మా అస్మై యజమానాయోరు యజమానాయోరు యజమానాయ యజమానాయోరు రాజా యజమానాయ యజమానాయోరు రాజా రాజా రాజోరు రాజా కృధి కృధి రాజోరు రాజా కృధి రాజా కృధి కృధి రాజా రాజా కృధ్యధ్యధి కృధి రాజా రాజా కృధ్యధి కృధ్యధ్యధి కృధి కృధ్యధి దాత్రే దాత్రేధి కృధి కృధ్యధి దా గభస్తి భూతో దేవో దేవానాం స్వస్తి భూత ఇది గభస్తి దేవో దేవానాం దేవానాం దేవో దేవో దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవో దేవో దేవానాం పవిత్రం దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రమస్యసి పవిత్రం దేవానాం దేవానాం పవిత్రమసి పవిత్రమస్యసి పవిత్రం పవిత్రమసి యేషామసి పవిత్రం పవిత్రమసి యేషామస్యసి యేషాం భాగో భాగో యేషామస్యసి యేషాం భాగః యేషాం భాగో భాగో యేషాం భాగోస్యసి భాగో యేషాం భాగోసి భాగోస్యసి భాగో భాగోసితేభ్యస్తేభ్యోసి భాగో భాగోసితేభ్యః సితేభ్యస్తేభ్యోస్యసితేభ్యస్వాతేభ్యోస్యసితేభ్యస్వాభ్యస్తేభ్యస్వా స్వాంకృత స్వాంకృత స్వాతేభ్యస్తేభ్యస్వా స్వాంకృత స్వాంకృత స్వాంకృత స్వాంకృతోస్యసి స్వాంకృత స్వాంకృతోసి స్వాంకృతోసి స్వాంకృత స్వాంకృతోసి మధుమతేర్ మధుమతేరసి స్వాంకృత స్వాంకృతోసి మధుమతీ మధుమతేర్ మధుమతేరస్యసి మధుమతీర్ణో నో మధుమతేరస్యసి మధుమతీర్ణ మధుమతీర్ణో నో మధుమతేర్ మధుమతీర్ణ ఇషో నో మధుమతేర్ మధుమతీర్ణ ఇషః విశ్వేభ్యో విశ్వేభ్యస్కృధి కృధి విశ్వేభ్యస్వా విశ్వేభ్యస్కృధి కృధి విశ్వేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వేంద్రియేభ్య ఇంద్రియేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వేంద్రియేభ్యేంద్రియేభ్య ఇంద్రియేభ్యస్వా ేంద్రియేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్యస్వా ేంద్రియేభ్యో దివ్యేభ్యేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనోమన పార్థివేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మన పార్థివేభ్యో మనోమన పార్థివేభ్య పార్థివేభ్యో మనస్వాత్మన పార్థివేభ్యః పార్థివేభ్యో మనస్వా మనో మనస్వాష్టవష్టు మనో మనస్వాష్టు స్వాహ స్వాహే స్వాహ స్వాహే స్వాహ స్వాహే స్వాహ స్వాహే స్వాహ స్వాహే స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స ఇది సూర్భవః. సూర్యాయ దేవేభ్యో దేవేభ్యః సూర్యాయ సూర్యాయ దేవేభ్యస్త్వాత్వా దేవేభ్యః సూర్యాయ సూర్యాయ దేవేభ్యస్త్వా దేవేభ్యస్త్వాత్వా దేవేభ్యో దేవేభ్యస్త్వా మరీచిపేభ్యో మరీచిపేభ్యస్త్వా దేవేభ్యో దేవేభ్యస్త్వా మరీచిపేభ్యః మరీచిపేభ్యో మరీచిపేభ్యస్త్వాత్వా మరీచిపేభ్య ఏష మరీచిపేభ్యస్త్వాత్వా మరీచిపేభ్య ఏషః మరీచిపేభ్య ఏష ఏష మరీచిపేభ్యో మరీచిపేభ్య ఏషతేత ఏష మరీచిపేభ్యో మరీచిపేభ్య ఏషతే మరీచిపేభ్య ఇది మరీచి ఏభ్యః ఏషతేత ఏష ఏష తేజో నిర్యోనిస్త ఏష ఏష తేజోనిః తేజో నిర్యోనిస్తే తేజోనిః ప్రాణాయ ప్రాణాయోనిస్తే తేజోనిః ప్రాణాయ యోనిః ప్రాణాయ ప్రాణాయో నిర్యోనిః ప్రాణాయత్వా ప్రాణాయో నిర్యోనిః ప్రాణాయత్వా ప్రాణాయ ప్రాణాయేతి ప్రాణాయేతి ఉపయామగృహీతోపయామగృహీతోంతరస్యుపయామగృహీతోపయామగృహీతోంతరస్యంతరియచ్చయచ్చాంతరస్యంతరియచ్చాంతరియచ్చయచ్చాంతరంతరియచ్చమఘవన్మఘవనయచ్చాంతరంతరియచ్చమఘవన్ మఘవన్ మఘవనయచ్చమఘవన్ వాహి వాహి మఘవనయచ్చమఘవన్ వాహి మఘవన్ పాహి పాహి మఘవన్ మఘవన్ పాహి సోమం పాహి మఘవన్ మఘవన్ పాహి సోమం మఘవన్నితి మఘవన్ పాహి సోమకం సోమం పాహి పాహి సోమమృష్యో దృశ్య సోమం పాహి పాహి సోమమృష్యో దృశ్య సోమకం సోమమృష్యరాయోరాయ ఉరుష్య సోమకం సోమమృష్యరాయ ఋష్యరాయోరాయ ఉరుష్యో ఋష్యరాజస్సకంసకంరాయ ఉరుష్యో ఋష్యరాజస్సం రాజస్సకంసకంరాయోరాయ సమీష ఇషస్సగం రాయోరాయ సమీష ఇషస్సగం సమిషో యజస్వ యజస్వేషస్సగం సమిషో యజస్వ ఇషో యజస్వ యజస్వేష ఇషో యజస్వాంతరంతరీయజస్వేష ఇషో యజస్వాంత యజస్వాంతరంతరీయజస్వయజస్వాంతస్తేంతరంతస్తే దామి దామి తేంతరంతస్తే దామి దామి దామి తే దామి ద్యావా పృథివీ ద్యావా పృథివీ దామి తే దామి ద్యావా పృథివీ దామి ద్యావా పృథివీ ద్యావా పృథివీ దామి దామి ద్యావా పృథివీ అంతరంతర్ద్యావా పృథివీ దామి దామి ద్యావా పృథివీ అంతః ద్యావా పృథివీ అంతరంతర్ద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరురువంతర్ద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరురు ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరురువంతరంతరుర్వంతరిక్షమంతరిక్షమురువంతరంతరుర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షకం సదోష అంతరిక్షమురు ఉర్వంతరిక్షకం సదోషాంతరిక్షమంతరిక్షకం సజోషా దేవైర్దేవైర్సదోషాంతరిక్షమంతరిక్షకం సజోషా దేవైరవరైరవరైర్దేవైర్దేవైరవరైపరైపరైరవరైర్దేవైర్దేవైరవరైపరై హి అవరైపరైపరైరవరైరవరైపరైష్టజపరైరవరైరవరైపరైష్టజపరైపరైష్టాంతరియామేంద్రియామేచపరైపరైష్టాంతరియామేచాంతరియామేంద్రియామేచాంతరియామే మఘవన్ మఘవన్ అంతర్యామేంద్రియామే మఘవన్ మాదయస్వ మఘవన్ అంతర్యామేంద్రియామే మఘవన్ మాదయస్వ అంతర్యామ ఇత్యంతః యామే మఘవన్ మాదయస్వ మాదయస్వ మఘవన్ మఘవన్ మాదయస్వ స్వాంకృత స్వాంకృతో మాదయస్వ మఘవన్ మఘవన్ మాదయస్వ స్వాంకృతః మఘవన్నితి మఘవన్నో మాదయస్వ స్వాంకృత స్వాంకృతో మాదయస్వ మాదయస్వ స్వాంకృతోసి యసి స్వాంకృతో మాదయస్వ మాదయస్వ స్వాంకృతోసి స్వాంకృతోస్యసి స్వాంకృత స్వాంకృతోసి మధుమతేర్మధుమతేరసి స్వాంకృత స్వాంకృతోసి మధుమతీః మధుమతేర్మధుమతేరస్యసి మధుమతేర్నో నో మధుమతేరస్యసి మధుమతేర్నః ఇష ఇషో నో మధుమతేర్మధుమతేర్న ఇషః మధుమతీరిది మధుమతీః ఇష ఇషో నో న ఇషస్కృధి పృథీషో నో న ఇషస్కృధి ఇషస్కృధి పృథీష ఇషస్కృధి విశ్వేభ్యో విశ్వేభ్యస్కృధీష ఇషస్కృధి విశ్వేభ్యో విశ్వేభ్యస్కృధి కృధి విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యస్కృధి కృధి స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స్వాహ స సూర్యాయ శుభవసూర్యాయ సూర్యాయ శుభవసూర్యాయ దేవేభ్యో దేవేభ్య సూర్యాయ శుభవసూర్యాయ దేవేభ్యూర్యాయ దేవేభ్యో దేవేభ్య సూర్యాయ సూర్యాయ దేవేభ్య స్వా త్వా దేవేభ్య సూర్యాయ సూర్యాయ దేవేభ్య స్వా దేవేభ్య స్వా త్వా దేవేభ్యో దేవేభ్య స్వా మరీచపేభ్యో మరీచపేభ్య స్వా దేవేభ్యో దేవేభ్య స్వా మరీచపేభ్యః మరీచిపేభ్యో మరీచిపేభ్య స్వా త్వా మరీచిపేభ్య ఏష ఏష మరీచిపేభ్య స్వా త్వా మరీచిపేభ్య ఏష మరీచిపేభ్య ఏష మరీచిపేభ్యో మరీచిపేభ్య ఏషతేష మరీచిపేభ్యో మరీచిపేభ్య ఏషతేభ్య ఇది మరీచిపేభ్య ఏషతేజో నిర్యోనిస్తేజోని ఏజో నిర్యోనిస్తే నిరపానాయ పానాయ యోనిస్తే తేజో నిరపానాయ నిరపానాయ పానాయో నిర్యో నిరపానాయ పానాయో నిర్యో నిరపానాయ పానాయ పానాయ అనాయ వేది ఆవాజో వాయో ఆవాజో భూష భూష వాయో ఆవాజో భూష వాయో భూష భూష వాయో వాయో భూష శుచి వా శుచి వా భూష వాయో వాయో భూష శుచి వాయో ఇది వాయో భూష శుచి వా శుచి వా భూష భూష శుచి వా ఉపోప శుచి వా భూష భూష శుచి వా ఉపోపశుచి వా శుచి వా ఉపనోన ఉపశుచి వా శుచి వా ఉపన ఇది శుచి ఉపనోన ఉపోపన సహస్రగం సహస్రం న ఉపోపన సహస్రం సహస్రగం సహస్రం నోన సహస్రం దేతే సహస్రం నోన సహస్రం దే సహస్రం దేతే సహస్రగం సహస్రం దే నియుతో నియుతస్తే సహస్రగం సహస్రం దే నియుత నియుతో నియుతస్తే నియుతో విశ్వవార విశ్వవార నియుతస్తే నియుతో విశ్వవార నియుతో విశ్వవార విశ్వవార నియుతో నియుతో విశ్వవార నియుత ఇది నియుత విశ్వవారేతి విశ్వ ఉపో ఉపోతే అంధోంధస్త ఉపో ఉపోతే అంధ ఇత్యుపో అంధోంధస్తే అంధో మద్యం మద్యమంధస్తే అంధో మద్యం అంధో మద్యం మద్యమంధోంధో మద్యమయామ్యయామి మద్యమంధోంధో మద్యమయామి మద్యమయామ్యయామి మద్యం మద్యమయామి యస్యామి మద్యం మద్యమయామి యస్యామి యస్యామ్యయామి యస్య దేవదేవ యస్యామ్యయామి యస్య దేవస్య దేవదేవ యస్య యస్య దేవ దధిషే దధిషే దేవ యస్య దేవ దధిషే దేవ దేవ దధిషే పూర్వపేయం పూర్వపేయం దధిషే దేవ దేవ దధిషే పూర్వపేయం దధిషే పూర్వపేయం పూర్వపేయం దధిషే దధిషే పూర్వపేయం పూర్వపేయమితి పూర్వపేయం ఉపయామ గృహీతోస్య ఉపయామ గృహీత ఉపయామ గృహీతోసి వాయవే వాయవే ఉపయామ గృహీత ఉపయామ గృహీతోసి వాయవే ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత వాయవే వాయవే శిసి వాయవే త్వా వాయవే శిసి వాయవే వాయవే త్వా వాయవే వాయవే త్వేంద్రవాయు ఇంద్రవాయు త్వా వాయవే వాయవే త్వేంద్రవాయు ఇంద్రవాయు ఇంద్రవాయు త్వాత్వేంద్రవాయు ఇమ ఇంద్రవాయు త్వాత్వేంద్రవాయు ఇమే ఇంద్రవాయు ఇమ ఇమ ఇంద్రవాయు ఇంద్రవాయు ఇమే సుత సుత ఇమ ఇంద్రవాయు ఇంద్రవాయు ఇమే సుత ఇంద్రవాయు ఇది ఇంద్రవాయు ప్రయోభిరుపోప్రయోభిరా ప్రయోభి ప్రయోభిరాగతం గతమా ప్రయోభి ప్రయోభిరాగతం ప్రయ ఆగతం గతమాగతమిందవ ఇందవోగతమాగతమిందవ ఇందవోగతంగతమిందవో వాం వామిందవ ఇందవో వా ముషంత్యుషంతి వామిందవ ఇందవో వా ముషంతి ముషంత్యుషంతి వాం వాముషంతి హిష్యుషంతి వాం వాముషంతి ముషంతి హిష్యుషంత్యుషంతి ఉపయామ గృహీతోస్యుపయామ గృహీత ఉపయామ గృహీతోసి ఇంద్రవాయుభ్యామింద్రవాయుభ్యామస్యుపయామ గృహీత ఉపయామ గృహీతోసి ఇంద్రవాయుభ్యాం ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత ఇంద్రవాయుభ్యామింద్రవాయుభ్యామస్యంద్రవాయుభ్యాన్ త్వాత్వేంద్రవాయుభ్యామస్యంద్రవాయుభ్యాన్ వాయుభ్యాన్ ంద్రవాయుభ్యామింద్రవాయుభ్యాన్ వైష ఏషత్వేంద్రవాయుభ్యామింద్రవాయుభ్యాన్ వైష ద్రవాయుభ్యామిలీంద్రవాయుభ్యాయుభ్యాయుషతేజోనిర్యోనిస్తేజోనిస్తేజోనిస్తేజోనిస్తోషాభ్యాగం సజోషాభ్యాన్యోనిస్తే తేజోనిస్తోషాభ్యాం సజోషాభ్యాగం సజోషాభ్యాం ఉపయామగృహీత ఉపయామగృహీతోస్య శ్రీభియా ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః దోహసే దోహసే గిరాశుమాశుం గిరా దోహసే దోహసే గిరాశుం గిరాశుమాశుం గిరా గిరాశుం జయంతం జయ జయంతమాశుంగిరా గిరాశుంజయంతం ఆశుంజయంతం జయంతమాశుమాశుంజయంతమన్వను జయంతమాశుమాశుంజయంతమను జయంతమన్వను జయంతం జయంతమనుయాసు యాస్వను జయంతం జయంతమనుయాసు అనుయాసు యాస్వన్వనుయాసు వర్ధసే వర్ధసే యాస్వన్వనుయాసు వర్ధసే యాసు వర్ధసే వర్ధసే యాసు యాసు వర్ధసే వర్ధస ఇది వర్ధసే యామగృహేతోస్యస్యుపయామ గృహీత ఉపయామ గృహీతోస్య మర్కాయ మర్కాయాస్యుపయామ గృహీత ఉపయామ గృహీతోస్య మర్కాయ ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత మర్కాయ మర్కాయాస్యసి మర్కాయత్వా మర్కాయాస్యసి మర్కాయత్వా మర్కాయత్వా మర్కాయ మర్కాయత్వైష ఏషత్వా మర్కాయ మర్కాయత్వైష ఏష ఏషత్వాత్వైషతేత ఏషత్వాత్వైషతే విషం విషం పాహి పాహి త్వం పాహీంద్రియేణ ఏంద్రియేణ పాహి పాహీంద్రియేణైష ఏష ఇంద్రియేణ పాహి పాహీంద్రియేణైష ఇంద్రియేణైష ఏష ఇంద్రియేణేంద్రియేణైషతేత ఏష ఇంద్రియేణేంద్రియేణైషతేషతేత ఏష తేజో నిర్యోనిస్త ఏష ఏష తేజోనిః నిర్యోనిస్తే తేజో నిర్విశ్వేభ్య విశ్వేభ్యో యోనిస్తే తేజో నిర్విశ్వేభ్య నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వాభ్యస్వాత్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్య దేవేభ్యో దేవేభ్యస్వాత్వా దేవేభ్య దేవేభ్య ఇది దేవేభ్య త్రయస్త్రిగుంషత్రిగుంషత్రయస్త్రిగుంషత్రిగుంషత్రయస్త్రయస్త్రిగుంషత్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్రయస్త్ర రుజంతో గణినశ్చ గణినో రుజంత గణినో రుజంతో రుజంతో గణినో గణినో రుజంతో దివం దివగం రుజంతో గణినో గణినో రుజంతో దివం రుజంతో దివం దివగం రుజంతో రుజంతో దివగం రుద్రా రుద్రా దివగం రుజంతో రుజంతో దివగం రుద్రా రుద్రా రుద్రా దివం దివగం రుద్రా పృథివీగం రుద్రా పృథివీం రా పృథివీం పృథివీగం రుద్రా రుద్రా పృథివీం చ పృథివీగం రుద్రా రుద్రా పృథివీం పృథివీం పృథివీం సచంతే సచంతే చ పృథివీం పృథివీం సచంతే సచంతే సచంతే సచంతే సచంతే ఏకాదశాసో అప్సుషదోప్సుషద ఏకాదశాస ఏకాదశాసో అప్సుషదస్సుతగం సుతమప్సుషద ఏకాదశాస ఏకాదశాసో అప్సుషదస్సుతం అప్సుషదస్సుతగం సుతమప్సుషదోప్సుషదస్సుతగం సోమగం సోమగం సుతమప్సుషదోప్సుషదస్సుతగం సోమం అప్సుషద ఇత్యప్సు సదః సుతగం సోమగం సోమగం సుతగం సుతగం సోమంజుషంతాంజుషంతాగం సోమగం సుషద సోమంజుషంతాం సోమంజుషంతాంజుషంతాగం సోమగం సోమంజుషంతాగం సవనాయ సవనాయ జుషంతాగం సోమగం సోమంజుషంతాగం సవనాయ జుషంతాగం సవనాయ సవనాయ జుషంతాంజుషంతాగం సవనాయ విశ్వే విశ్వే సవనాయ జుషంతాంజుషంతాగం సవనాయ విశ్వే సవనాయ విశ్వే విశ్వే సవనాయ సవనాయ విశ్వే ఇది విశ్వే ఉపయామ గృహీత ఉపయామ గృహీతోస్యాగ్రయణ ఆగ్రయణోస్యుపయామ గృహీత ఉపయామ గృహీతోస్యాగ్రయణ ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత స్యాగ్రయణ ఆగ్రయణోస్యస్యాగ్రయణోస్యస్యాగ్రయణోస్యస్యాగ్రయణోసి ఆగ్రయణోస్యస్యాగ్రయణ ఆగ్రయణోస్యస్వాగ్రయణ స్వాగ్రయణోస్యాగ్రయణ ఆగ్రయణోస్యస్వాగ్రయణ స్వాగ్రయణ స్వాగ్రయణోస్యస్వాగ్రయణో జిన్వ జిన్వ స్వాగ్రయణోస్యస్వాగ్రయణో జిన్వ స్వాగ్రయణో జిన్వ జిన్వ స్వాగ్రయణ స్వాగ్రయణో జిన్వ యజ్ఞం యజ్ఞం జిన్వ స్వాగ్రయణ స్వాగ్రయణో జిన్వ యజ్ఞం స్వాగ్రయణ ఇది సుఆగ్రయణ జిన్వ యజ్ఞం యజ్ఞం జిన్వ జిన్వ యజ్ఞం జిన్వ జిన్వ యజ్ఞం జిన్వ జిన్వ యజ్ఞం జిన్వ యజ్ఞం జిన్వ జిన్వ యజ్ఞం యజ్ఞం జిన్వ యజ్ఞపతి యజ్ఞపతి జిన్వ యజ్ఞం యజ్ఞం జిన్వ యజ్ఞపతి జిన్వ యజ్ఞపతి యజ్ఞపతి జిన్వ జిన్వ యజ్ఞపతిమభ్యభి యజ్ఞపతి జిన్వ జిన్వ యజ్ఞపతిమభి యజ్ఞపతిమభ్యభి యజ్ఞపతి యజ్ఞపతిమభి సవనా సవనాభి యజ్ఞపతి యజ్ఞపతిమభి సవనా యజ్ఞపతిమితి యజ్ఞపతి అభిసవనా సవనాభ్యభి సవనా పాహి పాహి సవనాభ్యభి సవనా పాహి సవనా పాహి పాహి సవనా సవనా పాహి విష్ణుర్విష్ణు పాహి సవనా సవనా పాహి విష్ణు పాహి విష్ణుర్విష్ణు పాహి పాహి విష్ణుస్త్వాన్ త్వాం విష్ణు పాహి పాహి విష్ణుస్త్వాన్ త్వాం విష్ణుర్విష్ణుస్వాం పాదు పాదు త్వాం విష్ణుర్విష్ణుస్వాం పాదు త్వాం పాదు పాదు త్వాం త్వాం పాదు విషం విషం పాదు త్వాం త్వాం పాదు విషం పాదు విషం విషం పాదు పాదు విషం త్వం త్వం విషం పాదు పాదు విషం త్వం విషం త్వం త్వం విషం విషం త్వం పాహి పాహి త్వం విషం విషం త్వం పాహి త్వం పాహి పాహి త్వం త్వం పాహి ఇంద్రియేణేంద్రియేణ పాహి త్వం త్వం పాహి ఇంద్రియేణ పాహి ఇంద్రియేణేంద్రియేణ పాహి పాహి ఇంద్రియేణ ఇష ఏష ఇంద్రియేణ పాహి పాహి ఇంద్రియేణ ఇషేణ ఇష ఏష ఇంద్రియేణేంద్రియేణ ఇషతేష ఇంద్రియేణేంద్రియేణ ఇషతేషతేయోనిర్యోనిస్తేయోనిర్యోనిస్తే దేయో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యోనిస్తే దేయో నిర్విశ్వేభ్యోనిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యో యో నిర్యో నిర్విశ్వేభ్యస్వాభ్యస్వాత్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యో దేవేభ్యస్వాత్వా దేవేభ్య ధ్రువాణాన్ ధ్రువతమో ధ్రువతమో ధ్రువాణాన్ ధ్రువాణాన్ ఇంద్రాగ్నిభ్యాం ద్వాప్ేంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం ద్వాప్ేంద్రాగ్ ్రాజ్ఞిభ్యాంద్రాజ్ఞిభ్యాన్ వైష ఏషత్వేంద్రాజ్ఞిభ్యామింద్రాజ్ఞిభ్యాన్ మరుత్వదే మరుత్వద ఏషతే మరుత్వదే మరుత్వదే త్వా మరుత్వద ఏష ఏష మరుత్వదేవాత్మా మరుత్వద ఏషత్వద ఏష మరుత్వదే మరుత్వద ఏషతేత ఏష మరుత్వదే మరుత్వద ఏషతేత ఏష తేజోనిర్యోనిస్త ఏష తేజోని తేజో నిర్యోనిస్తే తేజో నిరింద్రాజేంద్రాజయోనిస్తే తేజో నిరింద్రాయోనిరింద్రాయోనిరింద్రాయత్వాత్మేంద్రాజేంద్రాయత్వా మరుత్వదే మరుత్వదేత్వేంద్రాయేంద్రాయత్వా మరుత్వదే మరుత్వదే మరుత్వదేత్వా మరుత్వదే మరుత్వదైతి మరుత్వదే మహాగు ఇంద్ర ఇంద్రో మహాన్ మహాగు ఇంద్రో యోయ ఇంద్రో మహాన్ మహాగు ఇంద్రో యహ ఇంద్రో యోయ ఇంద్ర ఇంద్రోయ ఓజసౌజసాయ ఇంద్ర ఇంద్రోయ ఓజసౌజసాయోయ ఓజసా పర్జన్య పర్జన్య ఓజసాయోయ ఓజసా పర్జన్య ఓజసా పర్జన్య పర్జన్య ఓజసౌజసా పర్జన్యో వృష్టిమాన్ వృష్టిమాన్ పర్జన్య ఓజసౌజసా పర్జన్యో వృష్టిమాన్ పర్జన్యో వృష్టిమాన్ వృష్టిమాన్ పర్జన్య పర్జన్యో వృష్టిమాగో ఇవేవ వృష్టిమాన్ పర్జన్య పర్జన్యో వృష్టిమాగో ఇవ వృష్టిమాగో ఇవేవ వృష్టిమాన్ వృష్టిమాగో ఇవ వృష్టిమానితి వృష్టి మాత్సస్య వత్సస్య స్తోమయ స్తోమైర్వత్సస్య వావృధే వావృధే వత్సస్య స్తోమయ స్తోమైర్వత్సస్య వావృధే వత్సస్య వావృధే వావృధే వత్సస్య వత్సస్య వావృధే వావృధ ఇది వావృధే యామగృహీతోస్య శుభయామగృహీత ఉపయామగృహీతోసి మహేంద్రాయ మహేంద్రాయ శుభయామగృహీత ఉపయామగృహీతోసి మహేంద్రాయ యామగృహీత ఇత్యుపయామగృహీత మహేంద్రాయ మహేంద్రాయ అస్యసి మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయ అస్యసి మహేంద్రాయ మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయ మహేంద్రాయ ప్రైష త్వా మహేంద్రాయ మహేంద్రాయ ప్రైష మహేంద్రాయేతి మహా ఇంద్రాయ ఏషతేజో నిర్యోనిస్త ఏష తేజోని తేజో నిర్యోనిస్తే తేజో నిర్మహేంద్రాయ మహేంద్రాయ జోనిస్తే తేజో నిర్మహేంద్రాయ నిర్మహేంద్రాయ మహేంద్రాయ జో నిర్యో నిర్మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయ జో నిర్యో నిర్మహేంద్రాయ మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయేతి ఇంద్రో మహాన్ మహాగుం ఇంద్రో నృవన్ నృవదింద్రో మహాన్ మహాగుం ఇంద్రో నృవదే ఇంద్రో నృవన్ నృవదింద్ర ఇంద్రో నృవదా నృవదింద్ర ఇంద్రో నృవదా నృవన్ నృవదాచరుషణి ప్రాశ్చరుషణి ప్రా నృవన్ నృవదాచరుషణి ప్రాహ్వత ఆచరుషణి ప్రాశ్చరుషణి ప్రా ఆచరుషణి ప్రా ఉదోదచరుషణి ప్రా ఆచరుషణి ప్రా ఉత చర్షణి ప్రా ఉదోదచర్షణి ప్రాశ్చర్షణి ప్రా ఉదద్విబరుహాద్విబరుహా ఉతశ్చర్షణి ప్రాశ్చర్షణి ప్రా ఉదద్విబరుహా ఇది చర్షణి ప్రాహ ఉదద్విబరుహాద్విబరుహా ఉతోద్విబరుహా అమినోమినోద్విబరుహా ఉతోద్విబరుహా అమినః ద్విబరుహా అమినో మినోద్విబరుహాద్విబరుహా అమినస్సహోభిస్సహోభిరమినోద్విబరుహాద్విబరుహా అమినస్సహోభి ద్విబరుహా ఇది ద్విబరుహాః అమినస్సహోభిస్సహోభిరమినో మినస్సహోభిః సహోభిరితి సహ స్మద్రియక్ వావృధే వావృధే స్మద్రియక స్మద్రియక్ వావృధే వీర్యాయ వీర్యాయ వావృధే స్మద్రియక స్మద్రియక్ వావృధే వీర్యాయ స్మద్రియజిత్యస్మాద్రియకో వావృధే వీర్యాయ వీర్యాయ వావృధే వావృధే వీర్యాయోరు వీర్యాయ వావృధే వావృధే వీర్యాయోరు వీర్యాయోరుర్వీర్యాయ వీర్యాయోరుః పృథు పృథురుర్వీర్యాయ వీర్యాయోరుః పృథు గురుః పృథు పృథురుర్ పృథు సుకృత సుకృత పృథురురు పృథు సుకృత పృథు సుకృత సుకృత పృథు పృథు సుకృత కర్తృభిః కర్తృభిః సుకృత పృథు పృథు సుకృత కర్తృభిః సుకృత కర్తృభిః కర్తృభిః సుకృత సుకృత కర్తృభిః భూత్ భూత్ కర్తృభిః సుకృత సుకృత కర్తృభిః భూత్ సుకృత ఏతే సుకృత కర్తృభిః భూత్ భూత్ కర్తృభిః కర్తృభిః భూత్ కర్తృభిరితి కర్తృభిః భూదితి భూత్ ఉపయామగృహీతోస్య శుభయామగృహీత ఉపయామగృహీతోస మహేంద్రాయ మహేంద్రాయ ఉపయామగృహీత ఉపయామగృహీతోసి మహేంద్రాయ ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః మహేంద్రాయ మహేంద్రాయ అస్యసి మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయ అస్యసి మహేంద్రాయ మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయ మహేంద్రాయ త్వేష ఏషత్వా మహేంద్రాయ మహేంద్రాయ త్వేషః మహేంద్రాయేతి మహా ఇంద్రాయ ఏష ఏషత్వా త్వేషతేత తేజో నిర్యోనిస్తే తేజో నిర్మహేంద్రాయ మహేంద్రాయోనిస్తే తేజో నిర్మహేంద్రాయ నిర్మహేంద్రాయ మహేంద్రాయో నిర్యో నిర్మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయో నిర్యో నిర్మహేంద్రాయ త్వా మహేంద్రాయ త్వాత్వా మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ కదాచన కదాచన ఇది ప్రతిదేవానా ఆయుభిరితి పాయుభిః శివేభిస్త్వం త్వగో శివేభిరద్యాద్య శివేభిస్త్వం త్వగో శివేభిః పత్నీవంతం గృహం గృహామి పత్నీవంతం గృహం గృహామి పత్నీవంతమితి పత్నీవంతం గృహం గృహ్ణామి గృహ్ణామి గ్రహం గృహం గృహ్ణామ్యగ్నా అగ్నామి గ్రహం గృహం గృహ్ణామ్యగ్నామ్యగ్నా అగ్నామి గృహ్ణామి గృహ్ణామ్యగ్నా పత్నీవా అగ్నా గృహ్ణామి గృహ్ణామ్యగ్నా పత్నీవా అగ్నా పత్నీవా పత్నీవా అగ్నా పత్నీవా సజో సజో పత్నీవా అగ్నా అగ్నా పత్నీవా సజో పత్నీవా సజో సజో పత్నీవా పత్నీవా సజోర్దేవేన దేవేన సజో పత్నీవా పత్నీవా సజోర్దేవేన పత్నీవా ఇది పత్నీవా సజోర్దేవేన దేవేన సజో సజోర్దేవేన త్వష్ట్రా త్వష్ట్రా దేవేన సజో సజోర్దేవేన త్వష్ట్రా సజోరితి సాధ్యో దేవేన త్వష్ట్రా త్వష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమగం సోమం త్వష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమం త్వష్ట్రా సోమగో సోమం త్వష్ట్రా త్వష్ట్రా సోమం పిబ పిబ సోమం త్వష్ట్రా త్వష్ట్రా సోమం పిబ సోమం పిబ పిబ సోమగం సోమం పిబ స్వాహా స్వాహా పిబ సోమగం సోమం పిబ స్వాహా స్వాహా స్వాహా పిబ పిబ స్వాహా స్వాహేతి స్వాహా హరిరస్యసి హరిరు హరిరసి హరియోజనో హరియోజనోసి హరిరు హరిరసి హరియోజన హరియోజనో హరియోజనోసి హరియోజనో హరియో హరియో హరియోజనో హరియో హరియోజనో హరియో హరియో హరియోజనో హరియో స్థాతా స్థాతా హరియో హరియోజనో హరియో హరియో స్థాతా హరియోజన ఇది హరి యోజన హరియో స్థాతా స్థాతా హరియో హరియో స్థాతా వజ్రస్య వజ్రస్య స్థాతా హరియో హరియో స్థాతా వజ్రస్య స్థాతా వజ్రస్య వజ్రస్య స్థాతా స్థాతా వజ్రస్య భర్త భర్త వజ్రస్య స్థాతా స్థాతా వజ్రస్య భర్త వజ్రస్య భర్త భర్త వజ్రస్య వజ్రస్య భర్త వృష్టే పృష్టేర్భర్త వజ్రస్య వజ్రస్య భర్త వృష్టే వృష్టే భర్త భర్త వృష్టే ప్రేత ప్రేత వృష్టే భర్త భర్త వృష్టే ప్రేత ప్రేత ప్రేత వృష్టే వృష్టే ప్రేత తస్య ప్రేత వృష్టే వృష్టే ప్రేత తస్య ప్రేతస్య ప్రేత ప్రేత ేష్టయజుష సోమదేవ దేవ సోమేష్టయజుష సోమేష్టయజుష ఇష్టయజుష సోమ సోమేష్టయజుష స్తుతస్తోమస్యేష్టయజుష స్తుతస్తోమస్యేష్టయజుష ఇష్టయజుష స్తుతస్తోమస్య శస్తోర్థస్య శస్తోర్థస్య స్తుతస్తోమస్యేష్టయజుష ఇష్టయజుష స్తుతస్తోమస్య శస్తోర్థస్య ఇష్టయజుష ఇది ఇష్టయజుష స్తుతస్తోమస్య శస్తోర్థస్య శస్తోర్థస్య స్తుతస్తోమస్య స్తుతస్తోమస్య శస్తోర్థస్య హరివంతకం హరివంతకం శస్తోర్థస్య స్తుతస్తోమస్య స్తుతస్తోమస్య శస్తోర్థస్య హరివంతం స్తుతస్తోమస్యేతి స్తుతస్తోమస్య శస్తోర్థస్య హరివంతకం హరివంతకం శస్తోర్థస్య శస్తోర్థస్య హరివంతం గ్రహం గ్రహకం హరివంతకం శస్తోర్థస్య శస్తోర్థస్య హరివంతం గ్రహం శస్తోర్థస్యేతి శస్తోర్థస్య హరివంతం గ్రహం గ్రహకం హరివంతకం హరివంతం గ్రహం గృహ్ణామి గృహ్ణామి గ్రహకం హరివంతకం హరివంతం గ్రహం గృహ్ణామి హరివంతమితి హరివంతం. గృహం గృహామి గృహామి గ్రహం గ్రహం గృహామి హరిర్గృహామి గ్రహం గ్రహం గృహామి హరిహామి హరిర్హరిర్గృహామి గృహామి హరిస్థస్థ హరిర్గృహామి గృహామి హరిస్థ హరిస్థస్థ హరిరు హరిస్థ హరియోరు హరియోస్థ హరిరు హరిస్థ హరియో హరియోరు హరియోస్థస్థ హరియోస్థ హరియోస్థస్థ హరియోర్ధన ధన హరియోరు హరియోర్ధన సహజోమా సహజోమా ధన హరియోరు హరియోర్ధన సహజోమా ధన సహజోమా సహజోమా ధన ధన సహజోమా ఇంద్రాజేంద్రాయ సహజోమా ధన ధన సహజోమా ఇంద్రాయ సహజోమా ఇంద్రాజేంద్రాయ సహజోమా సహజోమా ఇంద్రాయ స్వాహ స్వాహేంద్రాయ సహజోమా సహజోమా ఇంద్రాయ స్వాహ సహజోమా ఇది సహ సోమా ఇంద్రాయ స్వాహ స్వాహేంద్రాజేంద్రాయ స్వాహ స్వాహేది స్వాహ అగ్న ఆయోగుష్యాయోగుష్యగ్నే అగ్న ఆయోగం శిపవసే పవస ఆయోగుష్యగ్నే అగ్న ఆయోగం శిపవసే ఆయోగం శిపవసే పవస ఆయోగుష్యాయోగం శిపవస ఆపవస ఆయోగుష్యాయోగం శిపవస ఆపవస ఆపవసే పవస ఆశుభ శుభా పవసే పవస ఆశుభాశుభోర్జమోర్జమో శుభాశుభోర్జమోర్జగో శుభ శుభోర్జమిషమిషమూర్జగో శుభ శుభోర్జమిషం ఉపయామగృహీత ఓజస్వదేత్వాజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదేజస్వదే జ్యోతిష్కృతమితి జ్యోతి కృతం సాధయామి సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదకం సాధయామి త్వాత్మా సాధయామి జ్యోతిర్విదం సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం త్వాత్మా జ్యోతిర్విదకం సాధయామి సాధయామి జ్యోతిర్విదం ద్వాతిర్విదం త్వాత్మా జ్యోతిర్విదం జ్యోతిర్విదం ద్వా సాధయామి సాధయామి త్వా జ్యోతిర్విదం జ్యోతిర్విదం ద్వా సాధయామి జ్యోతిర్విదమితి జ్యోతిః విదం సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి భాస్వతీం భాస్వతీకం సాధయామి త్వాత్మా సాధయామి భాస్వతీ సాధయామి భాస్వతీం భాస్వతీకం సాధయామి సాధయామి భాస్వతీన్ త్వాత్మా భాస్వతీకం సాధయామి సాధయామి భాస్వతీన్ త్వా భాస్వతీన్ త్వాత్మా భాస్వతీం భాస్వతీన్ త్వా సాధయామి సాధయామి త్వా భాస్వతీం భాస్వతీన్ త్వా సాధయామి త్వా సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి జ్వలంతీం జ్వలంతీకం సాధయామి త్వాత్మా సాధయామి జ్వలంతీం సాధయామి జ్వలంతీం జ్వలంతీకం సాధయామి సాధయామి జ్వలంతీన్ త్వాత్మా జ్వలంతీకం సాధయామి సాధయామి జ్వలంతీన్ త్వా జ్వలంతీన్ త్వాత్మా జ్వలంతీన్ జ్వలంతీన్ త్వా సాధయామి సాధయామి త్వా జ్వలంతీన్ జ్వలంతీన్ త్వా సాధయామి సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి మంగళా భవంతీం మంగళా భవంతీకం సాధయామి త్వాత్మా సాధయామి మల్మలా భవంతి సాధయామి మల్మలా భవంతీం మల్మలా భవంతీకం సాధయామి సాధయామి మల్మలా భవంతీన్ త్వాత్మా మల్మలా భవంతీకం సాధయామి సాధయామి మల్మలా భవంతీన్ త్వా మల్మలా భవంతీన్ త్వాత్మా మల్మలా భవంతీం మల్మలా భవంతీన్ త్వా సాధయామి సాధయామి త్వా మల్మలా భవంతీం మల్మలా భవంతీం త్వా సాధయామి మల్మలా భవంతీమితి మల్మలా భవంతీం సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి దీప్యమానాన్ దీప్యమానాకం సాధయామి త్వాత్మా సాధయామి దీప్యమానా సాధయామి దీప్యమానాన్ దీప్యమానాగో సాధయామి సాధయామి దీప్యమానాన్ త్వాత్మా దీప్యమానాగో సాధయామి సాధయామి దీప్యమానాన్ త్వా దీప్యమానాన్ త్వాత్మా దీప్యమానాన్ దీప్యమానాన్ త్వా సాధయామి సాధయామి త్వా దీప్యమానాన్ దీప్యమానాన్ త్వా సాధయామి త్వా సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి రోచమానాగో రోచమానాగో సాధయామి త్వాత్మా సాధయామి రోచమానాం సాధయామి రోచమానాగో రోచమానాగో సాధయామి సాధయామి రోచమానాన్ త్వాత్మా రోచమానాగో రోచమానాన్ త్వా సాధయామి సాధయామి త్వా రోచమానాగో రోచమానాన్ త్వా సాధయామి సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి యజస్రామజస్రాగం సాధయామి త్వాత్మా సాధయామి యజస్రా సాధయామజస్రామజస్రాగం సాధయామి సాధయామి యజస్రాన్ త్వాత్మా యజస్రాగం సాధయామి సాధయామి యజస్రాన్ త్వా యజస్రాన్ త్వాత్మా యజస్రామజస్రాన్ త్వా సాధయామి సాధయామి సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషకం సాధయామి త్వాత్మా సాధయామి బృహజ్యోతిషం సాధయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషకం సాధయామి సాధయామి బృహజ్యోతిషం త్వాత్మా బృహజ్యోతిషకం సాధయామి సాధయామి బృహజ్యోతిషం త్వా బృహజ్యోతిషం త్వాత్మా బృహజ్యోతిషం బృహజ్యోతిషం త్వా సాధయామి సాధయామి త్వా బృహజ్యోతిషం బృహజ్యోతిషం త్వా సాధయామి బృహజ్యోతిషమితి బృహజ్యోతిషం త్వా సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి బోధయంతీం బోధయంతీకం సాధయామి త్వాత్మా సాధయామి బోధయంతీం సాధయామి బోధయంతీం బోధయంతీకం సాధయామి సాధయామి బోధయంతీం త్వాత్మా బోధయంతీకం సాధయామి సాధయామి బోధయంతీం త్వా బోధయంతీం త్వాత్మా బోధయంతీం బోధయంతీం త్వా సాధయామి సాధయామి త్వా బోధయంతీం బోధయంతీం త్వా సాధయామి సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి జాగ్రతీం జాగ్రతీకం సాధయామి త్వాత్మా సాధయామి జాగ్రతీ సాధయామి జాగ్రతీం జాగ్రతీకం సాధయామి సాధయామి జాగ్రతీన్ త్వాత్మా జాగ్రతీకం సాధయామి సాధయామి జాగ్రతీన్ త్వా జాగ్రతీన్ త్వాత్మా జాగ్రతీం జాగ్రతీన్ త్వా సాధయామి సాధయామి త్వా జాగ్రతీం జాగ్రతీన్ త్వా సాధయామి త్వా సాధయామి సాధయామి త్వాత్మా సాధయామి సాధయామీతి సాధయామి ప్రియసాయ స్వాహ స్వాహ ప్రియసాయ ప్రియసాయ స్వాహ యాసాయ యాసాయ స్వాహ ప్రియసాయ ప్రియసాయ స్వాహ యాసాయ ప్రియసాయేతి ప్రాయాసాయ స్వాహ యాసాయ యాసాయ స్వాహ స్వాహ యాసాయ స్వాహ స్వాహ యాసాయ స్వాహ స్వాహ యాసాయ స్వాహ ఆయాసాయ స్వాహ స్వాహ యాసాయ యాసాయ స్వాహ వియాసాయ వియాసాయ స్వాహ యాసాయ యాసాయ స్వాహ వియాసాయ ఆయాసాయేత్యా యాసాయ స్వాహ వియాసాయ వియాసాయ స్వాహ స్వాహ వియాసాయ స్వాహ స్వాహ వియాసాయ స్వాహ స్వాహ వియాసాయ స్వాహ వియాసాయ స్వాహ స్వాహ వియాసాయ వియాసాయ స్వాహ సంజ్ఞాసాయ సంజ్ఞాసాయ స్వాహ వియాసాయ వియాసాయ స్వాహ సంజ్ఞాసాయ వ్యాసాయేతి వియాసాయ స్వాహ సంజ్ఞాసాయ సంజ్ఞాసాయ స్వాహ స్వాహ సంజ్ఞాసాయ స్వాహ స్వాహ సంజ్ఞాసాయ స్వాహ స్వాహ సంజ్ఞాసాయ స్వాహ స్వాహ స్వాహ సంయాసాయ సంయాసాయ స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహ సంయాసాయ స్వాహోద్యాసాయ సంయాసాయేతి సంయాసాయ స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహ స్వాహోద్యాసాయ స్వాహ స్వాహోద్యాసాయ స్వాహ స్వాహోద్యాసాయ స్వాహ వ్యాసాయ స్వాహ స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహ వ్యాసాయ వ్యాసాయ స్వాహోద్యాసాయోద్యాసాయ స్వాహ వ్యాసాయ వ్యాసాయేత్యుద్యాసాయ స్వాహ వ్యాసాయ వ్యాసాయ స్వాహ స్వాహ వ్యాసాయ స్వాహ స్వాహ వ్యాసాయ స్వాహ స్వాహ వ్యాసాయ స్వాహ వ్యాసాయ స్వాహ స్వాహ వ్యాసాయ వ్యాసాయ స్వాహ శుచే శుచే స్వాహ వ్యాసాయ వ్యాసాయ స్వాహ శుచే వ్యాసాయేత్యవ్యాసాయ స్వాహ శుచే శుచే స్వాహ స్వాహ శుచే స్వాహ స్వాహ శుచే స్వాహ స్వాహ శుచే స్వాహ శుచే స్వాహ స్వాహ శుచే శుచే స్వాహ శోకాయ శోకాయ స్వాహ శుచే శుచే స్వాహ శోకాయ స్వాహ శోకాయ శోకాయ స్వాహ స్వాహ శోకాయ స్వాహ స్వాహ శోకాయ స్వాహ స్వాహ శోకాయ స్వాహ శోకాయ స్వాహ స్వాహ శోకాయ శోకాయ స్వాహ దప్యత్వై దప్యత్వై స్వాహ శోకాయ శోకాయ స్వాహ దప్యత్వై స్వాహ దప్యత్వై దప్యత్వై స్వాహ స్వాహ దప్యత్వై స్వాహ స్వాహ దప్యత్వై స్వాహ స్వాహ దప్యత్వై స్వాహ దప్యత్వై స్వాహ స్వాహ దప్యత్వై దప్యత్వై స్వాహ తపతే తపతే స్వాహ దప్యత్వై దప్యత్వై స్వాహ తపతే స్వాహ తపతే తపతే స్వాహ స్వాహ తపతే స్వాహ స్వాహ తపతే స్వాహ స్వాహ తపతే స్వాహ తపతే స్వాహ స్వాహ తపతే తపతే స్వాహ బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహ తపతే తపతే స్వాహ బ్రహ్మహత్యాయై స్వాహ బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహ స్వాహ బ్రహ్మహత్యాయై స్వాహ స్వాహ బ్రహ్మహత్యాయై స్వాహ స్వాహ బ్రహ్మహత్యాయై స్వాహ బ్రహ్మహత్యాయై స్వాహ స్వాహ బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహ సర్వస్మై బ్రహ్మహత్యాయ ఇది బ్రహ్మహత్యాయై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ తగుం సంతానేన సంతానేన చిత్తం చిత్తగుం సంతానేన భవం భవగుం సంతానేన చిత్తం చిత్తగుం సంతానేన భవం సంతానేన భవం భవగుం సంతానేన సంతానేన భవం యజ్ఞ యజ్ఞ భవగుం సంతానేన సంతానేన భవం యజ్ఞ సంతానేనేతి సంతానేన భవం యజ్ఞ యజ్ఞ భవం భవం యజ్ఞ రుద్రగుం రుద్రం యజ్ఞ భవం భవం యజ్ఞ రుద్రం యజ్ఞ రుద్రగుం రుద్రం యజ్ఞ యజ్ఞ రుద్రం దనిమి నాదనిమ్ నా రుద్రం యజ్ఞ యజ్ఞ రుద్రం దనిమ్ నాదనిమ్ నాదనిమ్ నా రుద్రం రుద్రం దనిమ్ నా పశుపతిం పశుపతిం దనిమ్ నా రుద్రగుం రుద్రం దనిమ్ నా పశుపతిం పశుపతిం పశుపతిం దనిమ్ నాదనిమ్ నా పశుపతి స్థూల హృదయేన స్థూల హృదయేన పశుపతిం దనిమ్ నాదనిమ్ నా పశుపతి స్థూల హృదయేన పశుపతి స్థూల హృదయేన స్థూల హృదయేన పశుపతిం పశుపతి స్థూల హృదయేన అగ్నిమగ్ని స్థూల హృదయేన పశుపతిం పశుపతి స్థూల హృదయేన అగ్నిం పశుపతిమితి పశుపతిం స్థూల హృదయేన అగ్నిమగ్ని స్థూల హృదయేన స్థూల హృదయేన అగ్నిగో హృదయేన హృదయేన అగ్ని స్థూల హృదయేన స్థూల హృదయేన అగ్నిగో హృదయేన స్థూల హృదయేనేతి స్థూల హృదయేన అగ్నిగో హృదయేన హృదయేన అగ్నిమగ్నిగో హృదయేన రుద్రగో రుద్రగో హృదయేన అగ్నిమగ్నిగో హృదయేన రుద్రం హృదయేన రుద్రగం రుద్రగం హృదయేన హృదయేన రుద్రం లోహితేన లోహితేన రుద్రగం హృదయేన హృదయేన రుద్రం లోహితేన రుద్రం లోహితేన లోహితేన రుద్రగం రుద్రం లోహితేన సర్వగం సర్వం లోహితేన రుద్రగం రుద్రం లోహితేన సర్వం లోహితేన సర్వగం సర్వం లోహితేన లోహితేన సర్వం మదస్నాభ్యా మదస్నాభ్యాగం సర్వం లోహితేన లోహితేన సర్వం మదస్నాభ్యా సర్వం మదస్నాభ్యాం మదస్నాభ్యాగం సర్వగం సర్వం మదస్నాభ్యాం మహాదేవం మహాదేవం మదస్నాభ్యాగం సర్వగం సర్వం మదస్నాభ్యాం మహాదేవం మదస్నాభ్యాం మహాదేవం మహాదేవం మదస్నాభ్యాం మదస్నాభ్యాం మహాదేవం అంతఃపార్శ్వేన మహాదేవం మనస్నాభ్యాం మదస్నాభ్యాం మహాదేవం అంతఃపార్శ్వేన మహాదేవం అంతఃపార్శ్వేన అంతఃపార్శ్వేన మహాదేవం మహాదేవం అంతఃపార్శ్వేన ఉజిష్ఠహన ఉజిష్ఠహన అంతఃపార్శ్వేన మహాదేవం మహాదేవం అంతఃపార్శ్వేన ఉజిష్ఠహనం మహాదేవమితి మహాదేవం అంతఃపార్శ్వేన ఉజిష్ఠహన ఉజిష్ఠహన అంతఃపార్శ్వేన అంతఃపార్శ్వేన షోడశనే षोडशिने षोडशिने सोम सोमो सव्यसा विसोम इन्द्रेन्द्र सोमो सव्यसा विसोम इन्द्र सोम इन्द्रेन्द्र सोम सोम इन्द्रतेत इन्द्र सोम सोम इन्द्रते इन्द्रतेत इन्द्रेन्द्र तेषविष्ठ तेषविष्ठ शविष्ठते तेषविष्ठ धृष्णो धृष्णो शविष्ठते तेषविष्ठ धृष्णो शविष्ठ धृष्णो धृष्णो शविष्ठ शविष्ठ धृष्णवा धृष्णो शविष्ठ शविष्ठ धृष्णवा धृष्णो धृष्णवा गहि गह्या धृष्णो धृष्णवा गहि गहि गह्या गहि गहीति गहि त्वा पृणक्तु पृणक्तु त्वा त्वा पृणक्तुन्द्रियमिन्द्रियम् पृणक्तु त्वा त्वा पृणक्विन्द्रियम् ृणक्विन्द्रियमिन्द्रियम् पृणक्तु पृणक्विन्द्रियगोरजो रज इन्द्रियम् पृणक्तु पृणक्विन्द्रियगोरज इन्द्रियगोरजोरज इन्द्रियमिन्द्रियगोरज सूर्यगो सूर्यगोरज इन्द्रियमिन्द्रियगोरज सूर्यम् रज सूर्यगो सूर्यगोरजोरज सूर्यन्न सूर्यगोरजोरज सूर्यन्न सूर्यन्न सूर्यगो सूर्यन्न रश्मिभिः रश्मिभिर्न सूर्यगो सूर्यन्न रश्मिभिः रश्मिभिः रश्मिभिर्न रश्मिभिः रश्मिभिरिति उपयाम गृहीतोऽसीन्द्रायेन्द्रायास्युपयाम गृहीत उपयाम गृहीतोऽसीन्द्राया उपयाम गृहीत इत्युपयाम गृहीतः सीन्द्रायेन्द्रायास्यसीन्द्रायत्वात्मेन्द्रायास्यसीन्द्रायत्वायत्वात्मेन्द्रायेन्द्रायत्वा षोडशिने षोडशिने त्वेन्द्रायेन्द्रायत्वा षोडशिने षोडशिने षोडशिने त्वात्वा षोडशिन एष षोडशिने त्वात्वा षोडशिन एषः षोडशिन एष षोडशिने षोडशिन एषतेत एष षोडशिने षोडशिन एषते एषतेत एष एष तेजोनिर्योनिस्त एष एष तेजोनिः तेजोनिर्योनिस्ते तेजोनिरिन्द्राजेन्द्राय योनिस्ते तेजोनिरिन्द्राज योनिरिन्द्राजेन्द्राजयोनिर्योनिरिन्द्राजत्वात्मेन्द्राजयोनिर्योनिरिन्द्राजत्वा षोडशिने षोडशिने त्वेन्द्राजेन्द्राजत्वा षोडशिने षोडशिने षोडशिने त्वात्वा षोडशिने षोडशिन इति षोडशिने सर्वस्य प्रतिशीवरि प्रतिशीवरि सर्वस्य सर्वस्य प्रतिशीवरि भूमिः प्रतिशीवरि सर्वस्य सर्वस्य प्रतिशीवरि भूमिः प्रतिशीवरि भूमिर्भूमिः प्रतिशीवरि प्रतिशीवरि भूमिस्त्वा त्वा भूमिः प्रतिशीवरि प्रतिशीवरि भूमिस्त्वा शीवरीति प्रतिशीवरि भूमिस्त्वा त्वा भूमिर्भूमिस्त्वोपस्थ उपस्थे त्वा भूमिर्भूमिस्त्वोपस्थे उपस्थ उपस्थे त्वा त्वोपस्थ ओपस्थे त्वा त्वोपस्थ आपस्थ ओपस्थ उपस्थ आदिताधितोपस्थ उपस्थ आदितापस्थ इत्युपास्थे आदिताधिताधिता अधिदेति अधिता स्योनास्मास्मै स्योनास्योनास्मै सुषदा सुषदास्मै स्योनास्योनास्मै सुषदास्मै सुषदा सुषदास्मास्मै सुषदा भव भव सुषदास्मास्मै सुषदा भव सुषदा भव भव सुषदा सुषदा भव यच्छ यच्छ भव सुषदा सुषदा भव यच्छ सुषदेति सुसदा भव यच्छ यच्छ भव भव यच्छास्मास्मै यच्छ भव भव यच्छास्मै स्मास्मै यच्छ यच्छास्मै शर्म शर्मास्मै यच्छ यच्छास्मै शर्मास्मै शर्म शर्मास्मास्मै शर्म सप्रथा सप्रथा शर्मास्मास्मै शर्म सप्रथाः शर्म सप्रथा सप्रथा शर्म शर्म सप्रथाः सप्रथा इति सप्रथाः उपयाम गृहीतोऽस्यस्युपयाम गृहीत उपयाम गृहीतोऽसीन्द्रायेन्द्रायास्युपयाम गृहीत उपयाम गृहीतोऽसीन्द्राय उपयाम गृहीत इत्युपयाम गृहीतः सीन्द्रायेन्द्रायास्यसीन्द्रायत्वात्मेन्द्रायास्यसीन्द्रायत्वायत्वात्मेन्द्रायेन्द्रायत्वा षोडशिने षोडशिने त्वेन्द्रायेन्द्रायत्वा षोडशिने षोडशिने षोडशिने त्वा त्वा षोडशिन एष एष षोडशिने त्वा त्वा षोडशिन एषः षोडशिन एष एष षोडशिने षोडशिन एषदेत एष षोडशिने षोडशिन एषदे एषदेत एष एष तेजोनिर्योनिस्त एष एष तेजोनिः तेजोनिर्योनिस्ते तेजोनिरिन्द्राजेन्द्राज योनिस्ते तेजोनिरिन्द्राज योनिरिन्द्राजेन्द्राजत्वात्मेन्द्राजयोनिर्योनिरिन्द्राजत्वान्द्राजत्वात्मेन्द्राजेन्द्राजत्वा षोडशिने षोडशिने त्वेन्द्राजेन्द्राजत्वा षोडशिने षोडशिने षोडशिने त्वात्वा षोडशिने षोडशिन इति षोडशिने महागुम् इन्द्र इन्द्रो महान् महागुम् इन्द्रो वज्रबाहुर्वज्रबाहुरिन्द्रो महान् महागुम् इन्द्रो वज्रबाहुः इन्द्रो वज्रबाहुर्वज्रबाहुरिन्द्र इन्द्रो वज्रबाहुः षोडश షోడశీ షోడశీ వజ్రబాహురింద్ర ఇంద్రో వజ్రబాహు షోడశీ వజ్రబాహు షోడశీ షోడశీ వజ్రబాహుర్వజ్రబాహు షోడశీ శర్మ శర్మ షోడశీ వజ్రబాహుర్వజ్రబాహు షోడశీ శర్మ వజ్రబాహురితి వజ్రబాహుశీ శర్మ శర్మ షోడశీ షోడశీ శర్మ యచ్చతు యచ్చతు శర్మ షోడశీ షోడశీ శర్మ యచ్చతు శర్మ యచ్చతు యచ్చతు శర్మ శర్మ యచ్చతు ఛత్విది యచ్చతు స్వస్తి స్వస్తి నో మఘవా మఘవాన్ స్వస్తి స్వస్తి నో మఘవా మఘవా మఘవా నో నో మఘవా కరోతు కరోతు మఘవా నో నో మఘవా కరోతు మఘవా కరోతు కరోతు మఘవా మఘవా కరోతు హంతు హంతు కరోతు మఘవా మఘవా కరోతు హంతు కరోతు హంతు హంతు హంతు హంతు కరోతు కరోతు హంతు బాప్మానం బాప్మానకం హంతు కరోతు కరోతు హంతు బాప్మానం హంతు బాప్మానం బాప్మానకం హంతు హంతు బాప్మానయ పాప్మానకం హంతు హంతు బాప్మానయ పాప్మానయ పాప్మానం బాప్మానయోస్మానస్మానయ పాప్మానం బాప్మానయోస్మానోస్మానస్మానయోస్మాన్వేష్టిద్వేష్టిస్మానయోస్మాన్వేష్టిస్మాన్వేష్టిద్వేష్ట్యస్మానస్మాన్వేష్టి షోడశినే షోడశినమితి షోడశినే ృత్యం ఉద్యంజముత్యం జాతవేద సంజాతవేద సంజమభుత్యం జాతవేద సంయం జాతవేద సంజాతవేద సంచం జాతవేద సందేవం దేవం జాతవేద సంచం జాతవేద సందేవం జాతవేద సందేవం దేవం జాతవేద సంజాతవేద సందేవం వహంతి వహంతి దేవం జాతవేద సంజాతవేద సందేవం వహంతి జాతవేద సమితి జాత దేవం వహంతి వహంతి దేవం దేవం వహంతి కేతవ కేతవో వహంతి దేవం దేవం వహంతి కేతవ వహంతి కేతవ కేతవో వహంతి వహంతి కేతవ కేతవ ఇది కేతవ సే విశ్వాయ విశ్వాయ దృశే దృశే విశ్వాయ సూర్యగం సూర్యం విశ్వాయ దృశే దృశే విశ్వాయ సూర్యం విశ్వాయ సూర్యగం సూర్యం విశ్వాయ విశ్వాయ సూర్యం సూర్యమిది సూర్యం చిత్రం దేవానాం దేవానాం చిత్రం చిత్రం దేవానామృగాదృగా చిత్రం చిత్రం దేవానాముతో దేవానాముదు దేవానాం దేవానాముదగాదగాదు దేవానాం దేవానాముదగాదగాదనేకమనేకమగాదుదగాదనేకమగాదనేకమనేకమగాదనేకమగాదగాదనేకంచక్షరణేకమనేకంచక్షరమిత్రస్య మిత్రస్య చక్షరణేకమనేకంచక్షరమిత్రస్య పదపద రూపేణ వో రూపం వో రూపేణ రూపం వో రూపం వో రూప సదస్యై సదస్యైర్యతస్మై తస్మై తస్మద్దాత్రా అస్మద్దాత్రా సదస్యై ఇంద్రేంద్ర నో మనసా మనసా నా ఇంద్రేంద్ర నో మనసా మనసా మన మనసానో నో మనసా నేషి నేషి మనసానో నో మనసా నేషి మనసా నేషి నేషి మనసా మనసా నేషు గోభిర్గోభిర్నేషి మనసా మనసా నేషి గోభి నేషి గోభిర్గోభిర్నేషి నేషి గోభిస్సగో సంగోభిర్నేషి నేషి గోభిస్సం గోభిస్సగో సంగోభిర్గోభిస్సగో సూరిభి సూరిభిస్సంగోభిర్గోభిస్సగో సూరిభి సగో సూరిభిస్సూరిభిస్సగో సగో సూరిభిర్మఘవన్ మఘవన్ సూరిభిస్సగో సగో సూరిభిర్మఘవన్ సూరిభిర్మఘవన్ మఘవన్ సూరిభిర్మఘవన్ సమఘవన్ సూరిభిర్మఘవన్ సం సూరిభిరితి సూరి మఘవన్ సగం సమఘవన్ మఘవన్ సగ్గస్వస్త్యా స్వస్త్యా సమఘవన్ మఘవన్ సగ్గస్వస్త్యా మఘవన్నితి మఘ సగ్గస్వస్త్యా స్వస్త్యా సగం సగ్గస్వస్త్యా స్వస్త్యేతి స్వస్త్యా బ్రహ్మణ బ్రహ్మణ సగం సంబ్రహ్మణ దేవకృతం దేవకృతం బ్రహ్మణ సగం సంబ్రహ్మణ దేవకృతం బ్రహ్మణ దేవకృతం దేవకృతం బ్రహ్మణ బ్రహ్మణ దేవకృతం యద్యద్దేవకృతం బ్రహ్మణ బ్రహ్మణ దేవకృతం యదో దేవకృతం యద్యద్దేవకృతం దేవకృతం యదస్తి అస్తి యద్దేవకృతం దేవకృతం యదస్తి దేవకృతమితి దేవకృతం యదస్తి అస్తి యద్యదస్తి దేవాన సమస్తి యద్యదస్తి సమ్ అస్తి సగం సమస్తి అస్తి సందేవానాం దేవానాగం సమస్తి అస్తి సందేవానాం సందేవానాం దేవానాగం సగం సందేవానాగం సుమత్యా సుమత్యా దేవానాగం సగం సందేవానాగం సుమత్యా దేవానాగం సుమత్యా సుమత్యా దేవానాం దేవానాగం సుమత్యా యజ్ఞీయానాం యజ్ఞీయానాగం సుమత్యా దేవానాం దేవానాగం సుమత్యా యజ్ఞీయానాం సుమత్యాజ్ఞయానాగం సుమత్యా సుమత్యాజ్ఞయానామితి యజ్ఞయానాం వర్చసావర్చసాసకం సంవర్చసాపయసావర్చసాసకం సంవర్చసాపయసావర్చసాపయసావర్చసావర్చసాపయసాసకం సంపయసావర్చసావర్చసాపయసాసం పయసాసకం సంపయసాపయసాసం తనోభిస్తనోభిస్ సంపయసాపయసాసం తనోభిః సంతనోభిస్తనోభిస్సగం సంతనోభిరగన్మహ్యగన్మహితనోభిస్సగం ఉదోదాసమిష్ఠా ప్రజానన్ ప్రజానన్నసమిష్ఠ ప్రజానన్నోపయాహి విద్వాన్ విద్వాన్ యాహ్యుపోపయాహి విద్వాన్ విద్వాన్ విద్వాన్ యజ్ఞో యజ్ఞస్తే యజ్ఞో యజ్ఞవతే యజ్ఞవతే యజ్ఞస్తే యజ్ఞో యజ్ఞపతే యజ్ఞో యజ్ఞపతే యజ్ఞపతే యజ్ఞో యజ్ఞో యజ్ఞపతే సహసోక్తవాక సహసోక్తవాకో యజ్ఞపతే యజ్ఞో యజ్ఞో యజ్ఞపతే సహసోక్తవాక యజ్ఞపతే సహసోక్తవాక సహసోక్తవాకో యజ్ఞపతే యజ్ఞపతే సహసోక్తవాక సువీర సువీర సహసోక్తవాకో యజ్ఞపతే యజ్ఞపతే సహసోక్తవాక సువీర యజ్ఞపత ఇతి యజ్ఞపతే సహసోక్తవాక సువీర సువీర సహసోక్తవాక సహసోక్తవాక సువీర స్వాహ స్వాహ సువీర సహసోక్తవాక సహసోక్తవాక సువీర స్వాహ సహసోక్తవాక ఇతి సహసోక్త సువీర స్వాహ స్వాహ సువీర సువీర స్వాహ దేవా దేవా స్వాహ సువీర సువీర స్వాహ దేవా సువీర ఇతి సువీర స్వాహ దేవా దేవా స్వాహ స్వాహ దేవా గాతువితో గాతువితో దేవా స్వాహ స్వాహ దేవా గాతువితో గాతువితో దేవా దేవా గాతువితో గాతుం గాతుం గాతువితో దేవా దేవా గాతువితో గాతుం గాతువితో గాతుం గాతుం గాతువితో గాతువితో గాతుం విత్వా విత్వా గాతుం గాతువితో గాతువితో గాతుం విత్వా ఇది గాతు గాతుం విత్వా విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం విత్వా గాతుం గాతుం విత్వా విత్వా గాతుమితేత గాతుం విత్వా విత్వా గాతుమిత గాతుమితేత గాతుం గాతుమి తమన సో మనస ఇత గాతుం గాతుమి తమన సహ తమన సో మనస ఇతే తమనసస్పతే పతే మనస ఇతే తమనసస్పతే మనసస్పతే పతే మనసో మనసస్పత ఇమం పతే మనసో మనసస్పత ఇమం ఇమం పదే పద ఇమన్నో న ఇమం పదే పద ఇమన్నో న ఇమమిమన్నో దేవదేవన ఇమమిమన్నో దేవా దేవదేవనో నో దేవదేవేషు దేవేషు దేవనో నో దేవదేవేషు దేవదేవేషు దేవేషు దేవదేవ దేవేషు యజ్ఞం యజ్ఞం దేవేషు దేవదేవ దేవేషు యజ్ఞం దేవేషు యజ్ఞం యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞజ్ఞ స్వాహ స్వాహ యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞజ్ఞ స్వాహ యజ్ఞజ్ఞ స్వాహ స్వాహ యజ్ఞం యజ్ఞజ్ఞ స్వాహ వాచి వాచి స్వాహ యజ్ఞం యజ్ఞజ్ఞ స్వాహ వాచి స్వాహ వాచి వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ వాచి స్వాహ స్వాహ వాచి వాచి స్వాహ వాచే వాచే స్వాహ వాచి వాచి స్వాహ స్వాహ వాతే వాతే స్వాహ స్వాహ వాతే ధావతే స్వాహ స్వాహ వాతే ధావతే ధాగం హిరు మురుగం హి రాజా రాజా హ్యురు మురుగం హి రాజా రాజా హి రాజా వరుణ వరుణ రాజా హి రాజా వరుణ రాజా వరుణ వరుణ రాజా రాజా వరుణశ్చకార చకార వరుణ రాజా రాజా వరుణశ్చకార చకార చకార వరుణ వరుణశ్చకార సూర్యాయ సూర్యాయ చకార వరుణ వరుణశ్చకార సూర్యాయ చకార సూర్యాయ సూర్యాయ చకార చకార సూర్యాయ పంథాం పంథాగుం సూర్యాయ చకార చకార సూర్యాయ పంథా సూర్యాయ పంథాం పంథాగుం సూర్యాయ సూర్యాయ పంథా మన్వేతవై అన్వేతవై పంథాగుం సూర్యాయ సూర్యాయ పంథా మన్వేతవై పంథా మన్వేతవా అన్వేతవై పంథా మన్వేతవా ఊన్వేతవై పంథాం పంథా మన్వేతవా ఊన్వేతవా పదే పాదా పాదా పదే పదే పాదా ప్రతిధాతవే ప్రతిధాతవే పాదా పదే పదే పాదా ప్రతిధాతవే ప్రతిధాతవే ప్రతిధాతవే పాదా పాదా ప్రతిధాతవే కరక ప్రతిధాతవే పాదా పాదా ప్రతిధాతవే కహ ప్రతిధాతవే కరక ప్రతిధాతవే ప్రతిధాతవే కరుతో కాక ప్రతిధాతవే ప్రతిధాతవే కరుత ప్రతిధాతవ ఇది ప్రతి తాకరకరుతాపవక్తాపవక్తోపవక్తాపవక్తాపవక్తోపవక్త హృదయా విధో హృదయా విధోపవక్తోపవక్త హృదయా విధ పవక్త హృదయా విధో హృదయా విధోపవక్తోపవక్త హృదయా విధశ్చిత్ హృదయా విధోపవక్తాపవక్త హృదయా విధశ్చిత్ వక్తేత్యపవక్త విధశ్చిత్ హృదయా విధో హృదయా విధశ్చిత్ హృదయా విధ ఇది హృదయా విధ శతంతే శతగో శతంతే రాజన్ రాజంతే శతగో శతంతే రాజన్ హే రాజన్ రాజంతే రాజన్ భిషజో భిషజో రాజంతే రాజన్ భిషజ రాజన్ భిషజో భిషజో రాజన్ రాజన్ భిషజ సహస్రగో సహస్రం భిషజో రాజన్ రాజన్ భిషజ సహస్రం భిషజ సహస్రగో సహస్రం భిషజో భిషజ సహస్రముర్వీ సహస్రం భిషజో భిషజ సహస్రముర్వీ సహస్రముర్వీర్వీ సహస్రగో సహస్రముర్వీ గంభీరా గంభీరోర్వీ సహస్రగో సహస్రముర్వీ గంభీరా వీ గంభీరా గంభీరోర్వీ వేగం భేర సుమతిర్గంభీరాసుమతిస్సు మతిర్గంభీరా గంభీరాసు మతిష్టే సుమతిర్గంభీరా గంభీరాసు నమో వాకే విధేమ సుకృతః సుకృతో నోనః సుకృతో బ్రూతాత్ బ్రూతాత్ సుకృతే జాతవేద ఊ జాతవేద సుకృతే సుకృతే జాతవేద ఊతృ సుకృతే జాతవేద ఉపజాతవేదో జాతవేద ఉలోకం లోకము జాతవేదో జాతవేద ఉలోకం జాతవేద ఇది జాత లోకం లోకముపలోకమగ్నే అగ్నే లోకముపలోకమగ్నే లోకమగ్నే అగ్నే లోకం లోకమగ్నే కృణవ కృణవో అగ్నే లోకం లోకమగ్నే కృణవ అగ్నే కృణవ కృణవో అగ్నే అగ్నే కృణవస్యోనగ్నస్యోనం కృణవో అగ్నే అగ్నే కృణవస్యోనం కృణవస్యోనగ్నస్యోనం కృణవ కృణవస్యోనం స్యోనమితి స్యోనం అశ్వినగుంసో అశ్వినమశ్వినగుంస పుత్రిణం పుత్రిణగుంసో అశ్వినమశ్వినగుంస పుత్రిణం సపుత్రిణం పుత్రిణగుంస సపుత్రిణం వీరవంతం వీరవంతం పుత్రిణగుంస సపుత్రిణం వీరవంతం పుత్రిణం వీరవంతం వీరవంతం పుత్రిణం పుత్రిణం వీరవంతం గోమంతం గోమంతం వీరవంతం పుత్రిణం పుత్రిణం వీరవంతం గోమంతం వీరవంతం గోమంతం గోమంతం వీరవంతం వీరవంతం గోమంతగం రజగం రజం గోమంతం వీరవంతం వీరవంతం గోమంతగం రజం వీరవంతమితి వీరవంతం గోమంతగం రజగం రజం గోమంతం గోమంతగం రజన్న సదే నసదే రజం గోమంతం గోమంతగం రజన్న సదే గోమంతమితి గోమంతం రజన్న సదే రసదే రజగం రజన్న సదే స్వస్తి స్వస్తి నసదే రజగం రజన్న సదే స్వస్తి నసదే స్వస్తి స్వస్తి నశదే నశదే స్వస్తి స్వస్తి స్వస్తి త్వేషు సుత్వే త్వేషు పుత్ర పుత్ర సుత్వే త్వేషు పుత్ర సుపుత్ర పుత్ర సుసుపుత్ర శవస శవస పుత్ర సుసుపుత్ర శవస పుత్ర శవస శవస పుత్ర పుత్ర శవసో వృత్రన్న వృత్రం శవస పుత్ర పుత్ర శవసో వృత్రన్ శవసో వృత్రన్న వృత్రం శవస శవసో వృత్రం కామకాతయ కామకాతయో వృత్రం శవస శవసో వృత్రం కామకాతయ వృత్రం కామకాతయ కామకాతయో వృత్రన్న వృత్రం కామకాతయ కామకాతయ ఇది కామకాతయ త్వాన్న త్వామింద్రేంద్ర త్వాన్న త్వామింద్ర త్వామింద్రేంద్ర త్వాన్ త్వామింద్రాతిలీంద్ర త్వాన్ త్వామింద్రాతి ఇంద్రేంద్రాతిరిచ్యతే సోమ సోమ ఉక్త ఉక్త ఉక్త ఉక్తే సోమ ఇంద్రమింద్రగం సోమ ఉక్త ఉక్త ఉక్త ఉక్తే సోమ ఇంద్రం ఉక్త ఉక్త ఇత్యుక్తే సోమ ఇంద్రమింద్రగం సోమ సోమ ఇంద్రం మమాద మమాదేంద్రగం సోమ సోమ ఇంద్రం మమాద ఇంద్రం మమాద మమాదేంద్రమింద్రం మమాద నీచే నీచే నీచే నీచే మమాదేంద్రమింద్రం మమాద నీచే నీచే మమాద నీచే నీచే నీచే నీచే మమాద మమాద నీచే నీచే మఘవానం మఘవానం నీచే నీచే మమాద మమాద నీచే నీచే మఘవానం నీచే నీచే మఘవానం మఘవానం నీచే నీచే నీచే నీచే మఘవానకం సుతాస సుతాసో మఘవానం నీచే నీచే నీచే నీచే మఘవానకం సుతాస నీచే నీథ ఇది నీచే మఘవానకం సుతాస సుతాసో మఘవానం మఘవానకం సుతాస పితరం పితరగం సబాధ ఈమేగం సబాధ పితరం సబాధ పితరం పితరగం సబాధ సబాధ పితరన్న పితరగం సబాధ సబాధ పితరన్న పితరన్న పితరం పితరన్న పుత్ర పుత్రాన పితరం పితరన్న పుత్ర పుత్రాన పుత్రాస్ సమానదక్షాస్ సమానదక్షాః పుత్రానన పుత్రాస్ సమానదక్షాః సమానదక్షాస్ సమానదక్షాః పుత్రాః పుత్రాస్ సమానదక్షావసేవసే సమానదక్షాః పుత్రాః పుత్రాస్ సమానదక్షావసే సమానదక్షావసేవసే సమానదక్షావసేహవందేహవందేవసే సమానదక్షాః సమానదక్షావసేహవందే సమానదక్షా ఇది సమానదక్షాః అవసేహవందేహవందేవసేవసే హవందే హవంత ఇది హవందే తేజసారసేనాగ్నేజసారసేనాగ్నే తేజసా తేజసారసేన జాతవేదో జాతవేదస్తేజసారసేన తేజసా జాతవేదో జాతవేదస్తేజసా తేజసాజాతవేదో జాతవేదో విజాతవేదో జాతవేదో విరోచసే విజాతవేదో జాతవేదో విరోచసే జాతవేద ఇది రోచసేమీ వచాతనో అమీ వచాతనో రక్షోహ రక్షోహామీ వచాతన రక్షతనైత్యమేవాచాతన అపో అన్వన్వపో అన్వచారిషమచారిషమన్వపో అన్వచారిషం అన్వచారిషమచారిషమన్వన్వచారిషకుమరసే నరసేనాచారిషమన్వన్వచారిషకుమరసేనరసే నరసేనాచారిషమచారిషకుమరసేన సగోసకుమరసే నాచారిషమచారిషకుమరసేన సంరసేన సగోసకుమరసే నరసేన సమసృక్ష్మహ్య ఆగమమగమమాగమంతమగమమాగమంతం మాతంతం మాసగోసం మాతంతం మాసం మాసగోసృజ వర్చసా వర్చసా సృజ సగోసృజ వర్చసాగోహికం భావసురితి విభావసు శ్యామతే శ్యామ శ్యామతే సుమతౌ సుమతౌ తే శ్యామ శ్యామ అగ్నిర్వరి వహ అగ్నిర్వరి వరి భో అగ్నిర్వరి వరి వక్రుణోతి కృణోదరి భోగ్ అగ్నిరగ్నిర్వరివక్తృణోదు వరివక్తృణోతి కృణోతి వరివో వరివక్తృణోత్మయమయం కృణోతి వరివో వరివక్తృణోత్మయం కృణోత్మయమయం కృణోతి కృణోత్మయం మృధోయం కృణోతి కృణోత్మయం మృధః అయం మృధో మృధోజమయం మృధః పురః పురో మృధోజమయం మృధః పురః మృధః పురః పురో మృధో మృధః పుర ఏతు పురో మృధో మృధః పుర ఏతు ఏతు పురః పుర ఏతు ప్రభిందన్ ప్రభిందన్ నేతు పురః పుర ఏతు ప్రభిందన్ నేతు ప్రభిందన్ ప్రభిందన్ నేతు ప్రభిందన్ ప్రభిందన్యతి ప్రభిందన్ అయగం శత్రూన్ శత్రూ నయమయగం శత్రూన్ జయతు జయతు శత్రూనయమయగం శత్రూన్ జయతు శత్రూన్ జయతు జయతు శత్రూన్ శత్రూన్ జయతు జనహృషాణో జనహృషాణో జయతు శత్రూన్ శత్రూన్ జయతు జనహృషాణ జయతు జనహృషాణో జనహృషాణో జయతు జయతు జనహృషాణో యమయం జనహృషాణో జయతు జయతు జనహృషాణోయం జనహృషాణో యమయం జనహృషాణో జనహృషాణోయం వాజం వాజమయం జనహృషాణో జనహృషాణోయం వాజం అయం వాజం వాజమయమయం వాజం జయతు జయతు వాజమయమయం వాజం జయతు వాజం జయతు జయతు వాజం వాజం జయతు వాజసాతౌ వాజసాతౌ జయతు వాజం వాజం జయతు వాజసాతౌ జయతు వాజసాతౌ వాజసాతౌ జయతు జయతు వాజసాతౌ వాజసాతావితి వాజసాతౌ జ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యోతిషేతిజ్యో సమాప్తః.